అత తృతీయాష్ట అష్టమ ప్రశ్న ప్రారంభ. సాంగ్రహణ్యేష్ట్యాయజతే ఇమాం జనతాగం సంగృహ్ణానీతి ద్వాదశారత్నేరశనా భవతి ద్వాదశమాసా సంవత్సర సంవత్సరమేవరుంధే. మౌంజీ భవతి ఓర్ఘ్వైముంజాహ ఓర్జమేవరుంధే. చిత్రానక్షత్రం భవతి చిత్రం వా ఏతత్కర్మ యదశ్వమేధస్సమృద్ధ్యై పుణ్యనామదేవయజనమధ్యవస్యతి పుణ్యామేవ తేన కీర్తిమభిజయతి. అపదాది మృత్విజః సమావహంత్యా సుబ్రహ్మణ్యాగాః సువర్గస్య లోకస్య సమష్ట్యై. కేశశ్మశ్రువపతే నఖాని నికృంతతే గతో ధావతే స్నాతి అహకం వాసః పరిధత్తే. ఆత్మనోపహత్యై వాచంయత్వోపవసతి స్వర్గస్య లోకస్య రూప్యై. రాత్రింజాగరయంత ఆసతే సువర్గస్య లోకస్య సమష్ట్యై. చతుష్టయ్య ఆపో భవంతి చతుశ్శఫో వా అశ్వః ప్రజాపత్యః సమృద్ధ్యై. కాలిభ్యః సమాభృతా భవంతి దిక్షు వా ఆపః అన్నం వా ఆపః అభ్యో వా అన్నం జాయతే. యదేవాభ్యోన్నం జాయతే తదవరుంధే. కాసుబ్రహ్మౌదనం పచతి రేత ఏవ తద్దధాతి చతుశ్శరావో భవతి దిక్ష్వేవ ప్రతిష్టతి. భయతో రుక్మో భవతః భయత ఏవాస్మిన్ రుచం దధాతి. ఉద్ధరదిశ్రుతత్వాయ సర్పిష్వాన్ భవతి మేధ్యత్వాయ. చత్వార ఆరుషేదాః ప్రాశ్నంతి దిశామేవ జ్యోతిషజుహోతి. చత్వారి హిరణ్యాని దాతి దిశామేవ జ్యోతి విశ్వవరుంధే. రాజ్యమక్షిష్యతే తస్మిన్ రశణాన్యునక్తి ప్రజాపతిర్వాహోదన రేత ఆజ్యం. యదాజ్యే రశణాన్యునక్తి ప్రజాపతిమేవ రేత సా సమర్థయతి. గర్భమయీరశమా భవతి బహువా ఏష కుచరో మేధ్యముపగచ్చతి. యదశ్వః పవిత్రం వై దర్భా యద్దర్భమయీరశనా భవతి పునాత్యేవైనం పూతమేనం మేధ్యమానభతే. అశ్వస్య వా ఆరబ్ధస్య మహిమోదక్రామత్ సమహర్తిజః ప్రావిశత్ తన్మహర్తిజాం మహర్తిక్త్వాం. యన్మహర్తిజః ప్రాశ్నంతి మహిమానమేవాస్మిన్ తద్దధతి. అశ్వస్య వా ఆలబ్ధస్య రేత ఉదక్రామత్ తత్సువర్ణగుం హిరణ్యమభవత్. యత్సువర్ణగుం హిరణ్యం దదాతి రేత ఏవ తద్దధాతి ఓదనే దదాతి. రేతో వా ఓదనః రేతో హిరణ్యం రేతసైవాస్మిన్ రేతో దధాతి. యో వై బ్రహ్మణే దేవేభ్యః ప్రజాపతయే ప్రతి ప్రోచ్యాశ్వం మేధ్యం బధ్నాతి. ఆ దేవతాభ్యో విష్యతే ఆపీయాన్ భవతి యః ప్రతిప్రోచ్య న దేవతాభ్యావిష్యతే. అసీజాన్ భవతి యదాహ బ్రహ్మన్నశ్వం మేధ్యం భాన్ స్యామి దేవేభ్యః ప్రజాపతజేతే నరాధ్యాసమితి. బ్రహ్మ వై బ్రహ్మా బ్రహ్మణ ఏవ దేవేభ్యః ప్రజాపతయే ప్రతిప్రోచ్యాశ్వం మేభ్యం బధ్నాతి. న దేవతాభ్యావిష్యతే వసీజాన్ భవతి దేవస్య త్వాసవితుః ప్రసమయితి వశనామాదత్తే ప్రసూత్యై. అశ్వినార్బాహుభ్యామిత్యాహ అశ్వినౌ హి దేవానామధ్వర్యో ఆస్తాం ఓష్ణోహస్తాభ్యామిత్యాహయత్యై. దీర్ఘం వా ఏతద్యజ్ఞస్య యదయజుష్కేణ క్రియతే ఇమామగర్భణం వశనామృతస్యేత్యధివదతి యజుష్కృత్యై. యజ్ఞస్య సమృద్ధ్యై తదాహుః ద్వాదశారత్నేరశనా కర్తవ్యా. త్రయోదశారత్నే రవి ఋషభో వా ఏష ఋతూనా సంవత్సర తస్యత్రయోదశో మాసో విష్టపం ఋషభ ఏష యజ్ఞానా యదశ్వమేధః యథా వా ఋషభస్య విష్టపం ఏవమేతస్య విష్టపం త్రయోదశమరత్నికం రశనాయముపాదధాతి యథ ఋషభస్య విష్టపకం సద్యస్కరోతి తాదృగేవ తత్ పూర్వ ఆయుషి రథేషు కవ్యేత్యాహ ఆయురేవాస్మిన్ దధాతి తజాదేవాసుతమాబూవరిత్యాహ భూతిమేవోపావర్తతే ఋతస్య సామన్ సరమారపంతేత్యాహ సత్యం వారితం సత్యేనైవేన మృతేనారభతే అభిధాతీత్యాహ తస్మాదశ్వమేధయాజే సర్వాణి భూతాన్యభిభవతి భువనమసీత్యాహ భూమానమేవోపైతి యంతాసీత్యాహ యంతారమేవైనం కరోతి ధర్తాసీత్యాహ ధర్తారమేవైనం కరోతి సోగ్యం వైశ్వానరమిత్యాహ అగ్నావేవైనం వైశ్వానరే జుహోతి సప్రథసమిత్యాహ రజజైవేనం పశుభిః ప్రథయతి స్వాహాగృహమిత్యాహ హోమ ఏవాశీషః పృథివ్యామిత్యాహ అస్యామేవైనం ప్రతిష్టాపయతి యంతారాడ్యంతాసి యమనోధర్తాసి ధరుణయుత్యాహ రూపమేవాస్యైతన్మహిమానం యాచష్టే కృష్యై త్వా క్షేమాయ త్వా రయ్యై త్వా కోషాయ త్వేత్యాహ ఆశిషమేవైతామాశాస్తే స్వగాత్వా దేవేభ్య ఇత్యాహ దేవేభ్య ఏవైనగ్నిః స్వగాకరోతి స్వాహా త్వా ప్రజాపతయరిత్యాహ ప్రజాపత్యో వా అశ్వః యస్యా ఏవ దేవతాయా ఆలభ్యతే తదేవైనగం సమర్థయతి యః పితురనుజాయాః పుత్రః స పురస్తాన్నయతి యో మాతురనుజాయాః పుత్రః స పశ్చాన్నయతి విశ్వంచమేవాస్మాత్ పాప్మానం వివృహతః యో అర్వంతం జిఘాగుంసతి తమభ్యమేతి వరుణయతి శ్వానం చతురక్షం ప్రసౌతి పరోమర్తః పరశ్వేతి శునశ్చతురక్షస్య ప్రహంతి శ్వేవ వై పాప్మాభ్యాద్రవ్యః పాప్మానమేవాస్యభ్యాద్రవ్యగుంహంతి సైద్ధ్రకం ముసలం భవతి కర్మ కర్మైవాస్మై సాధయతి ఓగుశ్చలేయోహంతి ఋగ్గుశ్చల్వాం వై దేవాశుచన్యదధుః శుచైవాస్యశుచగుంహంతి పాప్మా వా ఏతమేప్సతేత్యాహుః యోశ్వమేధేన యజత ఇది అశ్వస్యాధస్పదముపాస్యతి వజ్రీవాశ్వప్రాజాపత్యః వజ్రేణైవ పాప్మానం భ్రాతృభుజమవక్రామతి దక్షిణాపప్రావయతి పాప్మానమేవాస్మాచ్చమలమవప్రావయతి ఐషీక ఉదోహో భవతి ఆయుర్వా ఇషీకా ఆహ ఆయురేవాస్మిన్ దధతి అమృతం వా ఇషీకా ఆహ అమృతమేవాస్మిన్ దధతి వేతసశాఖోపసంబద్ధా భవతి అప్సుజో నిర్వా అశ్వః అప్సుజో వేతసః స్వాదేవేన యోనేర్నిర్మిమీతే పురస్తాః ప్రత్యంచమభ్యుదోహతి పురస్తాదేవాస్మిన్ ప్రదేశ్యమృతం దధాతి అహం చ త్వం చ వృత్రహన్నితి బ్రహ్మా విజమానస్య హస్తం గృహ్ణాతి బ్రహ్మక్షత్రే ఏవ సందధాతి అభిక్రత్వేంద్రభువరథజ్వన్నిత్యధ్వర్యుర్యజమానం వాచయత్యభిజిత్యై చత్వార ఋత్విజః సముక్షంతి ఆభ్య ఏవైనం చ దసృభ్యో విభ్యోభిసమీరయంతి శరేణ రాజపుత్రై స్వహాధ్వర్యుః పురస్తాత్ ప్రత్యంతిష్టన్ రోక్షతి అనేనాశ్వేన మేధ్యేనేష్వా అయగుం రాజా భృత్రం మధ్యాదితి రాజ్యం వాధ్వర్యుః క్షత్రం రాజపుత్రః రాజ్యేనైవాస్మిన్ క్షత్రం దధాతి సదేనా రాజభిరుగ్రే సహ బ్రహ్మా దక్షిణత ఉదం తిష్టన్ ప్రోక్షతి అనేనాశ్రేణ మేధ్యేనేష్వా అయగం రాజా ప్రతిభృష్యోస్తితి బలం వై బ్రహ్మా బలమరాజోగ్రహ బలైన బలం దాది శతేన సూతగ్రామణి సహ హోతా పశ్చాత్ప్రాంగిష్టం ప్రోక్షతి అనేనాశ్వేన మేధ్యేనేష్వా అయం రాజాస్యైష బహుగ్వై బహ్వశ్వాయే బహ్వజాభికాయై బహువ్రీహియవాయై బహుమాషతిలాయై బహుహిరణ్యాయై బహుహస్తికాయై బహుదాసపూరుషాయై రయిమత్యై పుష్టిమత్యై బహురాజస్పోషాయై రాజాస్తితి భూమా వీభూతాః భూమాసూతగ్రామణ్యః భూమైవాస్మిన్ భూమానం దధాతి సదేన క్షత్రసంగ్రహీతృభిః సహోద్గాతా ఉత్తరతో దక్షిణా తిష్టన్ రోక్షతి అనేనాశ్వేన మేధ్యేనేష్వా అయగం రాజా సర్వమాయువేత్తి ఆయుర్వా ఉద్గాతా ఆయుః క్షత్రసంగ్రహీతారః ఆయుషైవాస్మిన్నాయుర్దధాతి శతగం శతం భవంతి శతాయుః పురుషః శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి చతుశ్శతా భవంతి చతస్రోదిశః దిక్ష్వేవ ప్రతిష్టతి యథా వై హవిషో గృహీతస్య స్కందతి ఏవం వా ఏతదశ్వస్య స్కందతి యన్నిక్తమనాలబ్ధముత్సృజంతి యత్స్తోక్యా అన్వాః సర్వహుతమేవైనం కరోత్యస్కందాయ అస్కందగం హి తత్ యద్ధుతస్య స్కందతి సహస్రమన్వాః సహస్రసంమితః సువర్గో లోకః సువర్గస్య లోకస్యాభిజిత్యై యత్పరిమితా అనుబ్రూయాత్ పరిమితమవరుంధీత అపరిమితాన్వాః అపరిమితః సువర్గో లోకః సువర్గస్య లోకస్య సమష్ట్యై స్తోక్యాజుహోతి యా ఏవ వర్ష్యా ఆపః తా అవరుంధే అస్యాంజుహోతి ఇయం వా అగ్నిర్వైష్వానరః అస్యామేవైనా ప్రతిష్టాపయతి ఉపాశః ప్రజాపతిః స్తోక్యాసు వా అహమశ్వమేధగుం సగ్స్థాపయామి తేన తత సగ్స్థితేన చరామీతి అగ్నయే స్వాహేత్యాహ అగ్నయ ఏవైనం జుహోతి సోమాయ స్వాహేత్యాహ సోమాయైవైనం జుహోతి సవిత్రే స్వాహేత్యాహ సవిత్ర ఏవైనం జుహోతి సరస్వత్యై స్వాహేత్యాహ సరస్వత్యా ఏవైనం జుహోతి ఊష్ణే స్వాహేత్యాహ ఊష్ణ ఏవైనం జుహోతి బృహస్పతయే స్వాహేత్యాహ బృహస్పతయ ఏవైనం జుహోతి అపాం మోదాయ స్వాహేత్యాహ అధ్యయేవైనం జుహోతి వాయవే స్వాహేత్యాహ వాయవ ఏవైనం జుహోతి మిత్రాయ స్వాహేత్యాహ మిత్రాయైవైనం జుహోతి వరుణాయ స్వాహేత్యాహ వరుణాయైవైనం జుహోతి ఏతాభ్య ఏవైనం దేవతాభ్యో జుహోతి దశదశ సంపాదం జుహోతి దశాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే ప్రవా ఏషోస్మాల్లోకాచ్యవతే యః పరాచీరాహుతేర్జుహోతి పునః పునరభ్యావర్తం జుహోతి అస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి ఏతాగం హవాపసోశ్వమేధస్య సగ్స్థితిముపాచాస్కందాయ అస్కందగం హి తత్ యద్యజ్ఞస్య సగ్స్థితస్య స్కందతి ప్రజాపతయే త్వాదిష్టం ప్రోక్షామీతి పురస్తాత్ ప్రత్యంగిష్టం ప్రోక్షతి ప్రజాపతిర్వై దేవానామన్నాదో వీర్యావాన్ అన్నాద్యమేవాస్మిన్ వీర్యం దధాతి తస్మాదశ్వః పశూనామన్నాదో వీర్యావత్తమః ఇంద్రాగ్నిభ్యాంతేతి దక్షిణతః ఇంద్రాగ్నేవై దేవానామోదిష్టౌ ఉపనిష్టౌ ఓజ ఏవాస్మిన్ బలం దధాతి తస్మాదశ్వః పశూనామోదిష్టౌ బలిష్ఠః వాయవేత్తేతి పశ్చాత్ వాయుర్వే దేవానామాశుస్సారసారితమః జపమేవాస్మిన్ దధాతి తస్మాదశ్వః పశూనామాశుస్సారసారితమః విశ్వేభ్యస్త్వా దేవేభ్య ఇత్యుత్తరతః విశ్వే వై దేవా దేవానాం యశస్వితమాః యశ ఏవాస్మిన్ దధాతి తస్మాదశ్వః పశూనాం యశస్వితమః దేవేభ్యస్తేభ్యశస్తాత్ దేవా వై దేవానామపచితతమాః అపచితిమేవాస్మిన్ దధాతి తస్మాదశ్వః పశూనామపచితతమః సర్వేభ్యస్త్వాదేవేభ్యరిత్యుపరిష్టాత్ సర్వే వై దేవాస్త్విషిమంతో హరస్వినః ఋషిమేవాస్మిన్హరో దధాతి తస్మాదశ్వః పశూనాం ఋషిమాన్ హరస్వితమః దివే త్వాంతరిక్షాయ త్వా పృథివ్యై త్వేత్యాహ ఏభ్య ఏవైమం లోకేభ్య ప్రోక్షతి సదేత్వాసదేత్వాభ్యస్పోషధేభ్యస్త్వా విశ్వేభ్యస్త్వా భూతేభ్య ఇత్యాహ తస్మాదశ్వమేధజాతినరుం సర్వాణి భూతాన్యుపజీవంతి బ్రహ్మవాదినా వదంతి యత్ప్రాజాపత్యోశ్వః అథ కస్మాదేన మన్యాభ్యో దేవతాభ్యోభిప్రోక్షతీతి అశ్వే వై సర్వా దేవత అన్వాయత్తాః తయ్యద్విశ్వేభ్యస్వా భూతేభ్య ఇతి ప్రోక్షతి దేవత ఏవాస్మిన్నన్వాజాతయతి తస్మాదశ్వే సర్వా దేవత అన్వాయత్తాః యథా వై హరిషో గృహీతస్య స్కందతి ఏవం వా ఏతదశ్వస్య స్కందతి యత్ప్రోక్షితమనాలబ్ధముత్సృజంతి యదశ్వచరితాని జుహోతి సర్వహుతమేవైనం కరోత్యస్కందాయ అస్కందకం హి తత్ యద్ధుతస్య స్కందతి ఈంకారాయ స్వాహేంకృతాయ స్వాహేత్యాహ ఏతాని వా అశ్వచరితాని చరితైరేవైనకం సమర్థయతి తదాహుః అనాహుతయో వా అశ్వచరితాని నైతాహోతవ్యా ఇది అథో ఖల్వాహుః హోతవ్యా ఏవ అత్ర వావైవం విద్వానశ్వమేధకం సగ్స్థాపయతి యదశ్వచరితాని జుహోతి తస్మాద్ధోతవ్యా ఇది బహిర్ధావా ఏన మేతదాయతనాద్దధాతి భ్రాతృద్యమస్మై జనయతి తస్యాదాయతనేత్రాగ్నేరాహుతేర్జుహోతి సావిత్ర్యా ఇష్ట్యా పురస్తాత్ సృష్టకృతః ఆహవనీయేష్చరితాని జుహోతి ఆయతన ఏవాస్యాహుతేర్జుహోతి నాస్మై భ్రాతృభుజం జనయతి తదాహో యజ్ఞముఖే హోతవ్యాహ యజ్ఞస్య కృత్యై సువర్గస్య లోకస్యానుఖ్యాత్యా ఇతి అసో ఖల్వాహో యద్యజ్ఞముఖే యజ్ఞముఖే జుభుజాత్ పశుభిర్గజమానం వ్యర్థయేత్ అవసువర్గాల్లోకాత్ పద్యేత పాపీయాం స్యాదితి సకృదేవ హోతవ్యాహ నగజమానం పశుభిర్వ్యర్థయతి అభిసువర్గం లోకం జయతి న పాపీయాన్ భవతి అష్టాచత్వారికం శతమశ్వరూపాణి జుహోతి అష్టాచత్వారికం శతక్షరా జగతి జాగతోశ్వః ప్రజాపత్యః సమృద్ధ్యై ఏకమతిరిక్తం జుహోతి తస్మాదేకః ప్రజాస్పర్ధకః విభోర్మాత్రా ప్రభో పిత్రేత్యాహ ఇయం వై మాతా అసౌ పితా ఆభ్యామే వైనం పరిదాతి అశ్వసి హయోసీత్యాహ శాస్త్యే వైనమేతత్ తస్మాచ్ఛిష్టా ప్రజాజాయంతే అత్యోసీత్యాహ తస్మాదశ్వస్సర్వాణాం పశూనత్యేతి తస్మాదశ్వస్సర్వేషాం పశూనాగశ్రేష్ట్యం గచ్చతి ప్రయసశ్రేష్ఠ్యమాప్నోతి య ఏవం వేద నరోశ్చర్వాసి సప్తిరసి వాజ్యసీత్యాహ రూపమేవాస్యై తన్మహిమానం యాచష్టే యజుర్నామాసీత్యాహ ఏతద్వా అశ్వస్య ప్రియం నామధేయం ప్రియేణైవైనం నామధేయేనాభివదతి తస్మాదప్యామిత్రౌ సంగత్య నాచేద్ధరే మిత్రమేవ భవతః ఆదిత్యానాం తత్వాన్ విహీత్యాహ ఆదిత్యానేవైనం గమయతి అగ్నయే స్వాహా స్వాహేంద్రాగ్నిభ్యామితి పూర్వహోమాం జుహోతి పూర్వ ఏవ ద్విషంతం భ్రాతృభుజమతిక్రామతి భూరసి భువే త్వా భవ్యాయ త్వా భవిష్యతే త్వేత్యుత్సృజతి సర్వత్రాయ దేవా ఆశాపానా ఏతం దేవేభ్యోశ్వం మేధాయ ప్రోక్షితం గోపాయతేత్యాహ శతం వేదవ్యారాజపుత్రా దేవా ఆశాపానా తేభ్య ఏవైనం పరిదాతి ఈశ్వరో వా అశ్వః ప్రముగ్ధః పరాం పరావతం గంతో విహభృతి స్వాహేహ విభృతి స్వాహేహరంతి స్వాహేహరమతి స్వాహేతి తదృషుపత్సుజుహోతి ఏతా వా అశ్వస్య బంధనం తాభిరేవైనం బధ్నాతి తస్మాదశ్వః ప్రముక్తో బంధనమాగచ్చతి తస్మాదశ్వః ప్రముక్తో బంధనం నజహాతి రాష్ట్రం వా అశ్వమేధః రాష్ట్రే ఖలు వా ఏతే వ్యాగచ్చంతే ఏష్వం మేధ్యగుం రక్షంతే తేషాయ ఉదృచం గచ్చంతి రాష్ట్రాదేవతే రాష్ట్రం గచ్చంతి అథయ ఉదృచం న గచ్చంతి రాష్ట్రాదేవతే వ్యవచ్ఛిద్యంతే పరా వా ఏష శిక్ష్యతే యో బలోశ్వమేధేన గజతే యదమిత్రాశ్వం విందేరం అన్యేతాస్య యజ్ఞ చతుశ్రతా రక్షంతి యజ్ఞస్యాఘాతాయ అధాన్యమానేన ప్రోక్షేయః సైవ తతః ప్రాయశ్చిత్తిః ప్రజాపతిరకామయతాశ్వమేధేన యజేయేతి సతపోతప్యత తస్య తే పానస్య సప్తాత్మనో దేవతా ఉదక్రామన్ సా దీక్షా భవత్ స ఏతాని వైశ్వదేవాన్యపశ్యత్ తాన్యజుహోద్ తైర్వై స దీక్షామవారుంధ యద్వైశ్వదేవాని జుహోతి ఏక్షామేవ తైర్యజమానో వరుంధే సప్తజుహోతి సప్తహితా దేవత ఉదక్రామన్ అన్వహం జుహోతి అన్వహమేవ దీక్షామవరుంధే త్రీణి వైశ్వదేవాని జుహోతి సత్వార్యో గ్రహణాని సప్త సంపద్యంతే సప్తవేషీరుషంగా ప్రాణా ప్రాణాదీక్షా ప్రాణైరేవ ప్రాణాన్ దీక్షామవరుంధే ఏకవింశతిం వైశ్వదేవాని జుహోతి ఏకవింశతిర్వై దేవలోకాః ద్వాదశమాసాః పంచర్తవః త్రయమే లోకాః అసావాదిత్య ఏకవింశః ఏష సువర్గో లోకః తద్దైవ్యం క్షత్రాం సాశ్రీః తద్బ్రధ్నస్య విష్టపం తత్స్వారాజ్యముచ్యతే త్రిగంశతమోగ్రహణాని జుహోతి త్రిగంశతక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే త్రేధా విభజ్య దేవతాన్ జుహోతి వ్యావృతో మీ దేవాః వ్యావృత ఇమే లోకాః ఏషాం లోకానామాప్త్యై ఏషాం లోకానాం క్లుప్త్యై అపవా ఏతస్మాత్ ప్రాణాః క్రామంతి యో దీక్షాపతిరేచయతి సప్తాహం ప్రచరంతి సప్తవీశీర్షణ్యా ప్రాణాః ప్రాణాదీక్షా ప్రాణైరేవ ప్రాణాన్ దీక్షామవరుంధే పూర్ణాహుతిముత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్టతి ప్రజాపతిరశ్వమేధమసృజత రగం సృష్టం నకించనోదయచ్చత్ తం వైశ్వదేవాన్యేవోదయచ్చన్ యద్వైశ్వదేవాని జుహోతి యజ్ఞస్యోద్యత్యై స్వాహాధిమాధీతాయ స్వాహా స్వాహాధీతం మనసే స్వాహా స్వాహా మనః ప్రజాపతయే స్వాహా కాయ స్వాహా కస్మై స్వాహా కతమస్మై స్వాహేతి ప్రజాపత్యే ముఖ్యే భవతః ప్రజాపతిముఖాధిరేవైనం దేవతాభిరుధ్యక్షతే అదిత్యై స్వాహాదిత్యై మహ్యై స్వాహాదిత్యై సుమృడే కార్యై స్వాహేత్యాహ ఇయం వా అదితిః అస్యా ఏవైనం ప్రతిష్టాయోధ్యక్షతే సరస్వత్యై స్వాహా సరస్వత్యై బృహత్యై స్వాహా సరస్వత్యై పాపకాయై స్వాహేత్యాహ మాద్వై సరస్వతీ పాశైవైనముద్యక్షతే పూష్ణే స్వాహా పూష్ణే ప్రవచ్చాయ స్వాహా పూష్ణే నరంభిషాయ స్వాహేత్యాహ పశవో వై పూషా పశుభిరేవైనముద్యక్షతే స్వష్ట్రే స్వాహాత్ష్ట్రే దురీపాయ స్వాహాత్ష్ట్రే పునరుపాయ స్వాహేత్యాహ త్వష్టావై పశూనాం మిథునా నాగం రోపకృత్ రూపమేవ పశుషు దధాతి అథో రూపైరేవైనముద్యచ్చతే విష్ణవే స్వాహ విష్ణవేన కర్యపాయ స్వాహ విష్ణవేన భోజపాయ స్వాహేత్యాహ యజ్ఞో వై విష్ణు యజ్ఞాయై వైనముద్యచ్చతే పూర్ణాహుతిముత్తమాంజుహోతి ప్రత్యుత్తబ్ధే సజత్వాయ సావిత్రమష్టాకపాలం ప్రాతర్నిర్భవతి అష్టాక్షరా గాయత్రీ గాయత్రం ప్రాతస్సవనం ప్రాతస్సవనాదేవైనం గాయత్రిశ్చంద్రసోధి నిర్మిమీతే అథో ప్రాతస్సవనమేవ తేనాప్నోతి గాయత్రీన్ ఛందః సవిత్రే ప్రసవిత్ర ఏకాదశకపాలం మధ్యం దినే ఏకాదశాక్షరాత్రిష్టుప ప్రేష్టుభం మాధ్యం దినగం సవనం మాధ్యం దినా దేవే నగం సవనాత్రిష్టుభశ్చందసోధి నిర్మిమీతే అసో మాధ్యం దినమేవ సవనం తేనాప్నోతి త్రిష్టుభం ఛందః సవిత్ర ఆసవిత్రే ద్వాదశకపాలమపరాణ్యే ద్వాదశాక్షరా జగతి జాగతం తృతీయసవనం తృతీయసవనాదేవైనం జగత్యాష్టంగసోధి నిర్మిమీతే అథో తృతీయసవనమేవ తేనాప్నోతి జగతీం ఛందః ఈశ్వరో వా అశ్వః ప్రముగ్ధ పరాంపరావతం గంతో ఇహ ధృతి స్వాహేహ విధృతి స్వాహే హరంతి స్వాహే హరమతి స్వాహేతి చతస్ర ఆహుతేర్జుహోతి చతస్రో దిశ దిగ్భిరేవైనం పరిగృహ్ణాతి ఆశ్వత్థో వ్రజో భవతి ప్రజాపతిర్దేవేభ్యో నిరాజత అశ్వరూపం కృత్వా సోశ్వత్థే సంవత్సరమతిష్టత్ తదశ్వత్థస్యాశ్వత్థత్వం నిరాశ్వత్థో వ్రజో భవతి స్వేవైనయ్యో నో ప్రతిష్టాపయతి ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్చసే జాయతామిత్యాహ బ్రాహ్మణ ఏవ బ్రహ్మవర్చసం దధాతి తస్మాత్ పురా బ్రాహ్మణో బ్రహ్మవర్చస్య జాయత ఆస్మిన్ రాష్ట్రే రాజన్య ఇషవ్యశూరో మహారథో జాయతామిత్యాహ రాజన్య ఏవ శౌర్యం మహిమానం దధాతి తస్మాత్పురారాజన్య ఇషవ్యశూరో మహారథో జాయోధ్రీధేనుత్యాహ ధేన్వామేవ పజో దాతి తస్మాత్పురాదోగ్ధ్రీధేనురజాయత వోఢానడ్వానిత్యాహ అనడుహ్యేవ వీర్యం దాతి తస్మాత్పురా వోఢానడ్వానజాయత ఆశస్సప్తిరిత్యాహ అశ్వ ఏవ జవం దాతి తస్మాత్పురాశురశ్వో జాయత పురంధిర్యోషేత్యాహ యోషిత్యేవ రూపం దాతి తస్మాత్ స్త్రీయువతి ప్రియా భావుకా జిష్ణోరథేష్టా ఇత్యాహ ఆహవై తత్ర జిష్ణోరథేష్టా జాయతే యత్రైతేన యజ్ఞేన గజంతే సభే యోజువేత్యాహ యో వైపోర్పవయసీ ససభే యోజువా తస్మాద్యుపాపుమాన్ ప్రియో భావుకః ఆస్య యజమానస్య వీరో జాయతామిత్యాహ ఆహవేద ప్రయజమానస్య వీరో జాయతే యత్రైతేన యజ్ఞేన యజంతే నికామే నికామేన పర్జన్యో వర్షత్యాహ నికామే నికామే హవేదత్ర పర్జన్యో వర్షతి యత్రైతేన యజ్ఞేన యజంతే హరిణ్యో న ఓషధయః పచ్యంతామిత్యాహ హరిణ్యో హవేదత్ర ఔషధయః పచ్యంతే యత్రైతేన యజ్ఞేన యజంతే యోగక్షేమో నః కల్పతామిత్యాహ కల్పతే హవేరత్ర ప్రజాభ్యో యోగక్షేమః యత్రైతేన యజ్ఞేన యజంతే ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞాన్ వ్యాదిశత్ స ఆత్మన్నశ్వమేధమధత్త తందేవా అబ్రువన్ ఏష వావ యజ్ఞః యదశ్వమేధః అప్యేవనోత్రాస్తితి ఏభ్య ఏతానన్న హోమాన్ ప్రాయచ్ఛత్ తానజుహోత్ తైర్వై సదేవాన ప్రీణాత్ యదన్న హోమాన్ జుహోతి దేవానేవతైర్యజమాన ప్రీణాతి ఆజ్యేన జుహోతి అగ్నేర్వా ఏతద్రూపం ఇదాజ్యం ఇదాజ్యేన జుహోతి అగ్నిమేవ తత్ప్రీణాతి మధునా జుహోతి మహత్యైవా ఏతద్దేవతాయే రూపం యన్మధు యన్మధునా జుహోతి మహతీమేవ తద్దేవతారం ప్రీణాతి తండులైర్జుహోతి పశూనాం వా ఏతద్రూపం యత్తండులాః యత్తండులైర్జుహోతి పశూనేవ తత్ప్రీణాతి పృథుకైర్జుహోతి రుద్రాణాం వా ఏతద్రూపం యత్పృథుకాః యత్పృథుకైర్జుహోతి రుద్రాణేవ తత్ప్రీణాతి లాజైర్జుహోతి ఆదిత్యానాం వా ఏతద్రూపం యల్లాజాః యల్లాజైర్జుహోతి ఆదిత్యానేవ తత్ప్రీణాతి తరంభైర్జుహోతి విశ్వేషాం వా ఏతద్దేవానాథం రూపం యత్కరంభాః యత్కరంభైర్జుహోతి విశ్వానేవ తద్దేవాన్ ప్రీణాతి ధానాభిర్జుహోతి నక్షత్రాణాం వా ఏతద్రూపం యద్ధానాః యద్ధానాభిర్జుహోతి నక్షత్రాణ్యేవ తత్ప్రీణాతి సక్తుభిర్జుహోతి ప్రజాపతేర్వా ఏతద్రూపం యత్సక్తవః యత్సక్తుభిర్జుహోతి ప్రజాపతిమేవ తత్ప్రీణాతి మసోస్యైర్జుహోతి సర్వాసాం వా ఏతద్దేవతానాగం రూపం యన్మసోస్యాని యన్మసోస్యైర్జుహోతి సర్వా ఏవ తద్దేవతాః ప్రీణాతి ప్రియంగుతండులైర్జుహోతి ప్రియాంగాః వైనామైతే ఏతైర్వై దేవాః స్వస్యాంగాని సమదధుః యత్ప్రియంగుతండులైర్జుహోతి అశ్వస్యైవాంగాని సందధాతి దశాన్నాని జుహోతి దశాక్షరా విరాట్ విరాట్ కృష్ణస్యావరుధ్యై ప్రజాపతిరశ్వమేధమసృజత సగం సృష్టగం రక్షాగస్త్యజిఘాగుంసాన్ సజేతాన్ ప్రజాపతిర్నక్తగం హోమానవశ్యత్ తానజుహోత్ తైర్వై స యజ్ఞాద్రక్షాగస్య వాహన్ యన్నక్తగం హోమాన్ జుహోతి యజ్ఞాదేవతైర్యజమానో రక్షాగస్య పహంతి ఆజ్యేన జుహోతి వజ్రో వా ఆజ్యం వజ్రేణైవ యజ్ఞాద్రక్షాగస్య పహంతి ఆజ్యస్య ప్రతిపదం కరోతి ప్రాణో వా ఆజ్యం ముఖత ఏవాస్య ప్రాణం దధాతి అన్నహోమాన్ జుహోతి శరీరవదేవావరుంధే నియత్యాసం జుహోతి ఉభయస్యావరుధ్యై నక్తం జుహోతి రక్షసామపహత్యై ఆజ్యేనాం తతో జుహోతి ప్రాణో వా ఆజ్యం ఉభయత ఏవాస్య ప్రాణం దధాతి పురస్తాచ్చోపరిష్టాచ్చ ఏకస్మై స్వాహేత్యాహ తస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి ద్వాభ్యాగ స్వాహేత్యాహ అముష్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి ఉభయోరేవ లోకయోః ప్రతిష్ఠతి అస్మిగ్భిశ్చాముష్మిగ్భిశ్చ శతాయ స్వాహేత్యాహ శతాయుర్వే పురుషశతవీర్యః ఆయురేవ వీర్యమవరుంధే సహస్రాయ స్వాహేత్యాహ ఆయుర్వే సహస్రం ఆయురేవావరుంధే సర్వస్మై స్వాహేత్యాహ అపరిమితమేవావరుంధే ప్రజాపతిం వా ఏషయేప్స్వతీత్యాహుః యోశ్వమేధేన యజత ఇతి అథో ఆహుః సర్వాణి భూతానీతి ఏకస్మై స్వాహేత్యాహ ప్రజాపతిర్వా ఏకః తమేవాప్నోతి ఏకస్మై స్వాహా ద్వాభ్యాగ స్వాహేత్యభిపూర్వమాహుతేర్జుహోతి అభిపూర్వమేవ సువర్గం లోకమేతి ఏకోత్తరం జుహోతి ఏకవదేవ సువర్గం లోకమేతి సంతతం జుహోతి సువర్గస్య లోకస్య సంతత్యై శతాయ స్వాహేత్యాహ శతాయుర్వే పురుషశతవీర్యః ఆయురేవ వీర్యమవరుంధే సహస్రాయ స్వాహేత్యాహ ఆయుర్వే సహస్రం ఆయురేవరుంధే అయుతస్వాహయుతస్వాహా ప్రయుతస్వాహేత్యాహ ప్రయ ఇమే లోకా ఇమానేవ లోకానవరుంధే అర్బుదాయ స్వాహేత్యాహ వాగ్వా అర్బుదం వాచమేవరుంధే న్యర్బుదాయ స్వాహేత్యాహ యో వై వాచో భూమా తన్యర్బుదం వాచ ఏవ భూమానమవరుంధే సముద్రాయ స్వాహేత్యాహ సముద్రమేవాప్నోతి మధ్యాయ స్వాహేత్యాహ మధ్యమేవాప్నోతి అంతాయ స్వాహేత్యాహ అంతమేవాప్నోతి పరార్ధాయ స్వాహేత్యాహ పరార్ధమేవాప్నోతి ఉషసే స్వాహావ్యష్ఠే స్వాహేత్యాహ రాత్రిర్వా ఉషాః అహర్వ్యష్టిః అహోరాత్రే ఏవావరుంధే అథో అహోరాత్రయోరేవ ప్రతిష్టతి తాయదుభయేర్వివానక్తం వాజుభుజాద్ అహోరాత్రే మోహయేద్ ఉషసే స్వాహావ్యష్టే స్వాహోరేష్యతే స్వాహోద్యతే స్వాహేత్యనుదితే జుహోతి ఉదితాయ స్వాహ సువర్గాయ స్వాహ లోకాయ స్వాహేత్యుదితే జుహోతి అహోరాత్రయోరభ్యతి మోహాయ విభోర్మాత్రా ప్రభోత్రేత్యశ్వనామాని జుహోతి ఉభయోరేవైనం లోకజోర్నామధేయంగమయతి ఆయనాయ స్వాహ ప్రాగణాయ స్వాహేత్యుద్రావాంజుహోతి సర్వమేవై నమస్కందగం సువర్గం లోకంగమయతి అర్ణయే స్వాహ సోమాయ స్వాహేతి పూర్వహోమాంజుహోతి పూర్వదేవద్విషంతం భ్రాతృయమతిక్రామతి పృథివ్యే స్వాహాంతరిక్షాయ స్వాహేత్యాహ యజురేవైతత్ అగ్నయే స్వాహ సోమాయ స్వాహేతి పూర్వదీక్షాజుహోతి పూర్వరేవద్విషంతం భ్రాతృయమతిక్రామతి పృథివ్యే స్వాహాంతరిక్షాయ స్వాహేత్యేక విగుంశినీందీక్షాంజుహోతి ఏకవింశతిరవేదేవోకా ద్వాదశమాసా పంచర్తవ త్రయమే లోకా అసావాదిత్యేకవింశ సువర్గో లోక స్వర్గస్ లోకస్ సమష్ట్యై భువో దేవానా కర్మణేత్యుతదీక్షాజుహోతి ఋతూనేవాస్మై కల్పయతి అగ్నయే స్వాహ వాజవే స్వాహేతి జుహోత్యనంతరిత్యై అర్వాణ్యజ్ఞ సంక్రామత్తిప్తిర్జుహోతి స్వర్గస్ లోకస్యాప్తే భూతం భవ్యం భవిష్యతి పర్యాప్తిర్జుహోతి స్వర్గస్ లోకస్ పర్యాప్తే ఆమె గృహాభవంతిభోర్జుహోతి స్వర్గస్ లోకస్యాభూత్యై అగ్నినాథపోన్వభవమిత్యనుభోర్జుహోతి స్వర్గస్ లోకస్యానుభూత్యై స్వాహాధిమాధీతాయ స్వాహేతి సమస్తాని వైశ్వదేవాని జుహోతి సమస్తమేవ ద్విషంతం భ్రాతృయమతిక్రామతి దభ్య స్వాహనోభ్యాగ స్వాహేత్యంగహోమాంజుహోతి అంగే అంగే వై పురుషస్ పాప్మోపశ్రిష్ట అంగాదంగాదేవైనం పాప్మనస్తేన ముంచతి అంచేతాయ స్వాహ కృష్ణాయ స్వాహేతాయ స్వాహేత్యశ్వరూపాణి జుహోతి రూపైరేవైనకం సమర్థయతి ఓషధేభ్య స్వాహామూలేభ్య స్వాహేత్యోషధి హోమాంజుహోతి వైయో వా ఓషధయ పుష్పేభ్యోన్యా ఫలం గృహంతి మూలేభ్యోన్యా తా ఏవోభజీరవరుంధే వనస్పతిభ్య స్వాహేతి వనస్పతి హోమాంజుహోతి ఆరణ్యస్యాన్నాభ్యస్యావరుద్ధ్యై మేషస్వాపచతైరవత్యుత్యపాజుహోతి ప్రాణా వై దేవా అపాద్యా ప్రాణానేవరుంధే కోప్యాభ్య స్వాహాభ్య స్వాహేత్యపాగం హోమాంజుహోతి అప్సు వా ఆప అన్నం వా ఆప అభ్యో వా అన్నం జాయతే యదేవాభ్యోన్నం జాయతే తదవరుంధే అంభాగంసి జుహోతి అయం వై లోకాంభాగంసి తస్యవసమోధిపతయః అగ్నిర్జ్యోతి యదంభాగంసి జుహోతి ఇమమేవ లోకమవరుంధే. వసూనాగుంసాయుధ్యం గచ్చతి అగ్నిజ్యోతిరవరుంధే. నభాగంసి జుహోతి అంతరిక్షం వై నభాగంసి తస్య రుద్రా అధిపతయ. వాయుర్జ్యోతి యన్నభాగంసి జుహోతి అంతరిక్షమేవరుంధే. రుద్రాణాగుంసాయుధ్యం గచ్చతి వాయుజ్యోతిరవరుంధే. మహాగుంసి జుహోతి అసౌ వే లోకో మహాగుంసి తస్యాదిత్యా అధిపతయ. సౌర్యోజ్యోతి యన్మహాగుంసి జుహోతి అముమేవ లోకమవరుంధే. ఆదిత్యానాగుంసాయుధ్యం గచ్చతి సౌర్యం జ్యోతిరవరుంధే. నమో రాజ్ఞే నమో వరుణాయేతి యవ్యాని జుహోతి అల్లాద్యస్యావరుధ్యై వయోభోర్వాతో అభివాతో స్రా ఇది గవ్యాని జుహోతి. పశూనామవరుధ్యై ప్రాణాని స్వాహా ధ్యానాని స్వాహేతి సంతతి హోమాన్ జుహోతి. సువర్గస్య లోకస్య సమంతత్యై సితాయ స్వాహాసితాయ స్వాహేతి ప్రముక్తేర్జుహోతి. సువర్గస్య లోకస్య ప్రముక్తై పృథివ్యై స్వాహాంతరిక్షాయ స్వాహేత్యాహ. యథాయజువేదైతత్ దత్పతే స్వాహా దంతకాయ స్వాహేతి శరీర హోమాన్ జుహోతి. పితృలోకమేవ తైర్యజమానో వరుంధే. తస్వాజునక్తి సత్వాజునక్తి పరిధీన జిమర్తి. ఇమే వై లోకా పరిధయ ఇమానేవాస్మై లోకాన జిమర్తి. స్వర్గస్య లోకస్య సమష్ట్యై యః ప్రాణతో య ఆత్మగా ఇది మహిమానౌ జుహోతి. స్వర్గో వై లోకో మహః స్వర్గమేవ తాధ్యాన్ లోకం యజమానో వరుంధే. ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్చసే జాయతామిది సమస్తాని బ్రహ్మవర్చసాని జుహోతి. బ్రహ్మవర్చసమేవతేర్యజమానో వరుంధే. జగ్నిబీజమితి జుహోత్యనంతనిత్యై అగ్నజే సమనమత్ పృథివ్యై సమనమది సన్నతి హోమాన్ జుహోతి. స్వర్గస్య లోకస్య సన్నత్యై భూతాయ స్వాహా భవిష్యతే స్వాహేతి భూతా భవ్యౌ హోమం జుహోతి. అయం వై లోకో భూతాం అసౌ భవిష్యత్ అనయోరేవ లోకజో ప్రతిష్టతి. సర్వస్యాప్యే సర్వస్యావరుధ్యై యదక్రంద ప్రథమం జాయమాన ఇత్యశ్వస్తోమీయం జుహోతి. సర్వస్యాప్యే సర్వస్యజిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. యోశ్వమేధేన యజతే యగుచైనమేవం వేద యజ్ఞగం రక్షాగంజిఘాగం సన్న సయేతాన్ ప్రజాపతిర్నక్తగం హోమాన పశ్యత్ తాన జుహోద్ తైర్వైత యజ్ఞాద్రక్షాగస్య పాహన్ యన్నక్తగం హోమాన్ జుహోతి. యజ్ఞాదేవతైర్యజమానో రక్షాగస్య పహంతి. ఉషసే స్వాహావ్యే స్వాహేత్యంతతో జుహోతి. స్వర్గస్య లోకస్య సమష్ట్యై ఏకయోపో వైకాదశమీవ అన్యేషాం యజ్ఞానాం యోపా భవంతి. ఏకవిక్రంశిన్యశ్వమేధస్య స్వర్గస్య లోకస్యాభిజిత్యై వైలలో వా ఖాదిరో వా పాదాశో వా అన్యేషాం యజ్ఞక్రతూనాం యోపా భవంతి. రాజ్యుదార ఏకవిగుంశత్యరత్నిరశ్వమేధస్య స్వర్గస్య లోకస్య సమష్ట్యై నాన్యేషాం పశూనాంతే జన్యా అవద్యంతి అవద్యంత్యశ్వస్య ఆత్మా వేతే జనీ ఆత్మనోపహత్యై పక్షశాఖాజామన్యేషాం పశూనామవద్యంతి. ఏతశాఖాజామశ్వస్య అప్సుజో నిర్వా అశ్వః అప్సుజో వేతస స్వ ఏవాస్త్యజో నావవద్యతి. యూపేషు గ్రామ్యాన్ పశూన్నిగింజంతి ఆరోకేష్పారణ్యాన్ ధారయంతి. పశూనాం జావృత్యై ఆ గ్రామ్యాన్ పశూన్ లభంతే పారణ్యాన్ సృజంతి. ఆత్మనోపహత్యై రాజ్యుదాలమగ్నిష్టం వినోతి. భ్రూణహత్యాయా అపహత్యై ఔతుద్రవాభితో భవతః పుణ్యస్య గంధస్యావరుధ్యై భ్రూణహత్యామేవాస్మాదపహత్య పుణ్యేన గంధేదో భజసః పరిగృహ్ణాతి షడ్భైరవాభవంతి బ్రహ్మవర్చసస్యావరుద్ధ్యై షట్ఖాదిరాః తేజసోవరుద్ధ్యై షట్పాలాశాః సోమపీఠస్యావరుద్ధ్యై ఏకవిగంశతిః సంపద్యంతే ఏకవిగంశతి రవే దేవలోకాః ద్వాదశవాసాః పంచర్తవః రవిరిమే లోకాః అసావాదిత్య ఏక విగుంశః ఏష సువర్గో లోకః స్వర్గస్య లోకస్య సమష్ట్యై సతం వసవో భవంతి సతాయః పురుషః సతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి సర్వం వా అశ్వమేధ్యాప్నోతి అపరిమితా భవంతి అపరిమితస్యావరుద్ధ్యై బ్రహ్మవాదినా వదంతి తస్మాత్ సత్యాత్ దక్షిణతోషాం పశూనాపద్యంతి ఉత్తరతోశ్వస్యేతి వారుణో వా అశ్వః ఏషా వై వరుణస్య దిక్ స్వాయామేవాస్య దిశ్యవద్యతి యదితరేషాం పశూనామవద్యతి శతదేవత్యంగేనావరుంధే శివేజ్ఞావధివైతసే కటేశ్వం చినోతి అప్సుజో నిర్వా అశ్వః అప్సుజో వేతసః స్వేవైనం యోగౌ ప్రతిష్టావయతి పురస్తాత్ ప్రత్యంచంతో పరం చినోతి పశ్చాత్ ప్రాచీనం గో మృగం ప్రాణాపానాదేవాస్మిన్ సంయంచౌ దధాతి అశ్వంతో పరం గో మృగమితి సర్వభూత ఏతాంజుహోతి ఏషాం లోకానామభిజిత్యై ఆత్మనాభిజుహోతి సాత్మానమేవైనగం సతనం కరోతి సాత్మాష్మిల్లోకే భవతి యేవం వేద అసోపసోరేవారాంతేనావరుంధే ఇరువర్దాయుస్వాహాబలివర్దాయుస్వాహేత్యాహ సంవత్సరో భావిరువర్గ హరివత్సరో బలివర్గ సంవత్సరా దేవ పరివత్సరాదాయురవరుంధే ఆయురేవాస్మిన్ దధాతి అస్మాదశ్వమేధజాజీ జలసా విస్రసామం లోకమేతి ఏకవిగుంశోర్భవతి ఏకవిగుంశస్తోమ ఏకవిగుంశతి రుజూపాహ యథా వా అశ్వావర్షభా వా వృషాణః సర్గస్థురేరన్ ఏవమేతత్స్తోమాః సర్గస్థురంతే యదేకవిగుంశాః తేజత్సమృచ్ఛేరన్ హన్యేతాస్య యజ్ఞః ద్వాదశ ఏవాగ్నిశ్చాదిత్యాహుః ద్వాదశస్తోమః ఏకాదశజోపాహ యద్వాదశోగ్నిర్భవతి ద్వాదశమాసా సంవత్సర సంవత్సరేణైవాస్మా అన్నమవరుంధే యద్దశజోపా భవంతి దశాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే యేకాదశ స్థేవాస్యైస గృహ ఏవైనాంతేన తదాహుః యద్వాదశోగ్నిశ్చాద్వాదశ స్తోమ ఏకాదశోపాహ యథాస్థూరిణాయాదృక్తేకవిగుంశ ఏవాగ్నిశ్చాదిత్యాహుః ఏకవిగుంశ స్తోమ ఏకవిగుంశతి రుజోపాహ యథా ప్రష్టిభిర్జాతి తాదృగేవ తత్ యో వా అశ్వమేధేతి స్ప్రష్టకుభో వేద తకుద్ధరాజ్ఞాం భవతి ఏకవిగుంశోగ్నిర్భవతి ఏకవిగుంశ స్తోమ ఏకవిగుంశతి రుజోపాహ ఏతావా అశ్వమేధే విస్రష్టకుభః యేవం వేద తకుద్ధరాజ్ఞాం భవతి యో వా అశ్వమేధే త్రీణి శీర్షాణి వేద శిరోహరాజ్ఞాం భవతి ఏకవిగుంశోగ్నిర్భవతి ఏకవిగుంశ స్తోమ ఏకవిగుంశతి రుజోపాహ ఏతాని వా అశ్వమేధే త్రీణి శీర్షాణి య ఏవం వేద శిరోహరాజ్ఞాం భవతి దేవా వా అశ్వమేధే పవమానే స్వర్గం లోకం న ప్రాజానన్ తమశ్వ ప్రాజానాత్ యదశ్వమేధే స్వేనమేధ్యేనోదంచో బహిష్పవమానకం సర్పంతి స్వర్గస్య లోకస్య ప్రజ్ఞాత్యై నవై మనుష్య సువర్గం లోకమంజసా వేద అశ్వో వై సువర్గం లోకమంజసా వేద యదుద్గాతోద్గాయేత్ యథాక్షేత్రజ్ఞాన్యేన పథా ప్రతిపాదయేత్ తాదృచ్చారవరుధ్య అశ్వముద్గీథాయ వృణీతే యథాక్షేత్రజ్ఞాంజసానయతి దేవమేవైనమశ్వస్సువర్గం లోకమంజసానయతి ఉచ్చమన్వారభంతే స్వర్గస్య లోకస్య సమష్ట్యై హింకరోతి సామైవాక హింకరోతి ఉద్గీథ ఏవాస్య సహ బడభా ఉపరుంధంతి నిశనత్వాయ ప్రజాత్యై అథో యథోపజాతార ఉపగాయంతి తాదృగేవ తత్ ఉదగాసీత స్వామేధ్య ఇత్యాహ ప్రజాపత్యో వా అశ్వః ప్రజాపతినుద్గీథః ఉద్గీథమేవావరుంధే అథో రుక్సామయోరేవ ప్రతిష్టతి హిరణ్యే నోపాకరోతి జ్యోతిర్వై హిరణ్యం జ్యోతిరేవ ముఖతో దధాతి యజమానే చ ప్రజాసు చ అథో హిరణ్యజ్యోతిరేవ యజమానస్సు వర్గం లోకమేతి పురుషో వై యజ్ఞ యజ్ఞ ప్రజాపతి యజస్వై పుషోన్యుంజంతి యజ్ఞాదేవ తద్యజ్ఞం ప్రయుంతే అశ్వంతో పరంగో మృగం తానగ్నిష్ఠ ఆలభతే సేనాముఖమేవ తత్సగ్గిష్యతి తస్మాద్రాజముఖం భీష్మం భావుకం ఆగ్నేయం కృష్ణగ్రీవం పురస్తాల్లవాటే పూర్వాగ్నిమేవతం కురుతే తస్మాత్పూర్వాగ్నిం పురస్తాత్ స్థాపయంతి ఔష్ణమన్వంచం అన్నం వై పూషా తస్మాత్పూర్వాగ్నాహార్యమాహరంతి ఐంద్రాపోష్ణముపరిష్టాద్ ఐంద్రో వైరాజన్యాన్నం పూషా అన్నాద్యైనైవైనముభజతః పరిగృహ్ణాతి తస్మాగ్రాజన్యాన్నాదో భావుకః ఆగ్నేయౌ కృష్ణగ్రీవౌ బాహువోః బాహువోరేవ వీర్యం ధత్తే తస్మాగ్రాజన్యో బాహుబలే భావుకః త్వాష్ట్రోలోపసఖ్యౌ సఖ్యోః సఖ్యోరేవ వీర్యం ధత్తే తస్మాద్రాజన్య ఊరుబలే భావుకః శ్రీపృష్టౌ బార్హస్పత్యౌ పృష్ఠే బ్రహ్మవర్చసమేవోపరిష్టాద్ధత్తే అథో కవచే ఏవైతే అభితపర్యోహతే తస్మాద్రాజన్యః సన్నద్ధో వీర్యం కరోతి ధాత్రే పృషోగరమధత్తాత్ ప్రతిష్టామేవైతాం కురుతే అథో ఇయం వై ధాతా అస్యామేవ ప్రతిష్టతి శౌర్యం వలక్షం పుచ్ఛే ఉత్సేధమేవ కంకురుతే తస్మాదుత్సేధం భయే ప్రజా అభిసర్గశ్రయంతి ఇది తృతీయాష్ట అష్టమ ప్రశ్న సమాప్తః